క్షయంతి ప్రతిషష్టర్వేరయాశీతస్థిరదాగోదేవంసంహణి రుద్రేవయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాలే యస్మాత్వాతారుదాపవన్ విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ గౌమానయ విశ్వాతస్య దేవస్య క్రుద్ధశ్వేతదాగోయేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ యః ప్రాణేన ద్యావా పృథివీ తర్పయత్య పానేన సముద్రస్య జఠరం యః పిబద్ధితస్య దేవస్య క్రుద్ధశ్వేతదాగోయేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ యస్మిన్ విరాట్ పరమేష్ఠే ప్రజాపతిరగ్నిర్వైరీష్వానరః సహ పంత్యాశ్రితః యః పరస్య ప్రాణం పరమస్య ఆదరేతస్య దేవస్య వృద్ధశ్చైతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షేహే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ యస్మిన్ సర్వే పంచ దిశో అధిశ్రుతాశ్చతుస్రావో యజ్ఞస్య త్రయోక్షరాః యోంతరారోదసే క్రుద్ధశ్చక్షురైక్షతస్య దేవస్య క్రుద్ధశ్చేతదాగోయేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ యోన్నాదోన్నపజర్బభూవ బ్రహ్మణస్పతి రోదయః భూతోపవిశ్యద్భవనస్య యస్పతిస్తస్య దేవస్య వృద్ధశ్చేతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ అహోరాత్రైర్విమీతం త్రింశరంగం తయోదశం మాసం జ్యోతిర్విమీతేతస్య దేవస్య వృద్ధశ్చైతదాగోయేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ కృష్ణం నిజానం హరస్వర్ణ అపోవసాదివముత్పాదంతి తావవృత్రం సదనాదృతస్య దేవస్య క్రుద్ధశ్చేతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ యత్తే చంద్రం కశ్యపలోచనావర్జనసంహితం దుష్కరం చిత్రభారో యస్మిన్ సూర్యాద్వేదా సప్తదాగంతస్య దేవస్య వృద్ధశ్చేతదాగోయేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ ఋషదే మనోహస్తే పురస్తారథంతరం ప్రతి గృహ్ణాది పశ్చాన్ జ్యోతిర్వసారే సదర్మ ప్రమాదంతస్య దేవస్య క్రుద్ధశ్చేతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ బృహదన్యర పక్షాభీర్ధనంతరమన్యర సపాదే సద్ధీభిః యద్రోహీతమజనందదేవాస్తస్య దేవస్య క్రుద్ధశ్చేతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ స వరుణ సాయమగ్నిర్భవతి పిత్రో భవతి పాదరుద్యం భూత్వాంతరిక్షేణ జాతి సయంద్రో భూత్వాదపతి మధ్యతో దివంతస్య దేవస్య వృద్ధశ్చేతదాగోయదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ సహస్రాణ్యం విజయతామస్య పక్షౌహరేర్హంసస్య పతతస్వర్గాన్ సదేవాన్ సర్వరుణశ్చుపాదజ్ఞ సంపశ్యన్ యాతి భువనాని విశ్వాతస్య దేవస్య క్రుద్ధశ్రీరదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయరోహిత ప్రక్షీణీ బ్రహ్మజ్ఞస్య ప్రదేవంచ పాదాహార అయం సదేవో అప్స్వాంతః సహస్రమోర పురుషాతో అత్రీ ఏదం విశ్వం భువనం జజానతస్య దేవస్య వృద్ధశ్రీరదాగో ఏవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణీ బ్రహ్మజ్ఞస్య ప్రతీముంచ పాశాన్ శుక్రం వర్హంతి హరజోరఘుష్టదో దేవం విమివర్త సాభ్రాజమానం యస్యోద్భాజిమం తన్వా ఆస్తవం చర్వాన్ సువర్ణైః పటరైర్విభాజితస్య దేవస్య రుద్ధశ్రీదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షీణీః బ్రహ్మజ్ఞస్య ప్రతీమం చ పాశాన్ ఏరాదిత్యాన్ హరితః సంవహంతి జైన యజ్ఞేన బహవోజంతి ప్రజానంతాః ఏకం జ్యోతిర్బహుధా విభాజితస్య దేవస్య రుద్ధశ్రీదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షీణీః బ్రహ్మజ్ఞస్య ప్రతీమం చ పాశాన్ సప్తయుంజంతిరథవేగచక్రమేవో అశ్వో వహతి సప్తనామాీతక్రమజరేమర్వయత్రేమా విశ్వాభువనాభీతస్థస్థస్య దేవస్య క్రుద్ధస్తేతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షీణీః బ్రహ్మజ్ఞస్య ప్రతీమం చ పాశాన్ అష్టధా యుక్తో వర్షతి వన్నే రుగ్రపితా దేవానాం జనితామతీనాం సర్వాదిశ పవతే మాతరిష్వాతస్య దేవస్య క్రుద్ధశ్రీతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షీణీః బ్రహ్మజ్ఞస్య ప్రతీమం చ పాశాన్ సంయంత్రంతం ప్రతిశోధు సర్వా అంతర్గాయత్యామృతస్య గర్భేదస్య దేవస్య వృద్ధస్తేతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షీణీః బ్రహ్మజ్ఞస్య ప్రతీమం చ పాశాన్ నిమృతస్తిశ్రోజోహతిష్టస్తిరజాంసి దివో అంగతిస్రః విద్మాదే అగ్నే త్రేధా చరిత్రం త్రేధా దేవాణి విద్వతస్య దేవస్య రుద్రశ్రీరదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షీణీః బ్రహ్మజ్ఞస్య ప్రతీమం చ పాశాన్ పియావోర్ణా పృథివీం జాయమానాస పుత్రమదధాదంతరిక్షేతస్య దేవస్య వృద్ధశ్రీదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షీణీః బ్రహ్మజ్ఞస్య ప్రతీమం చ పాశాన్ తమగ్నే క్రతుభిః కేతుభిర్హీమోర్కసమిద్ధముదరోజసాభి కిమభ్యాచ్చం మరుతః ప్రశ్నే వాతరోయద్రోహీతమజనంతదేవాస్తస్య దేవస్య క్రుద్ధశ్రీతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షీణీః బ్రహ్మజ్ఞస్య ప్రతీమం చ పాశాన్ యాత్మదావారదాయస్య విశ్వ ఉపాసతే ప్రసిడయ్యస్య దేవాః యోశేషేద్విపదోయశ్చతుష్పదస్తస్య దేవస్య వృద్ధశ్రీతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షీణీః బ్రహ్మజ్ఞస్య ప్రతీమం చ పాశాన్ ఏకపాత్రిపదో భూయో విచక్రమేద్విపాత్రిపాదమభ్యేది పశ్చాత్ చతుష్పాచక్రేద్విపదామభిస్వరే సంపశ్యన్ పంక్తిమోపతిష్టమానస్తస్య దేవస్య క్రుద్ధశ్రీతదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షీణీః బ్రహ్మజ్ఞస్య ప్రతీమం చ పాశాన్ కృష్ణాయాః పుత్రో అర్జునో రాత్ర్యా మత్సో జాయత సహజ్యామధిలోహతిరోహరోహీత తరేతి సవితాస్వద్దివ స్పృష్టే రచాకర్షత్ రశ్మిభిర్నభావృతం మహేంద్రయేత్యావృత సఘాతా సవీధర్తా సవాజం నభముచ్చేదం రశ్మిభిర్నభావృతం మహేంద్రయేత్యావృత సోర్యమాసవరుణ సరుద్ర సమాహారేవ రశ్మిభిర్నభావృతం మహేంద్రయేత్యావృత సో అగ్ని సమూర్య సమూయమాహాయన రశ్మిభిర్నభావృతం మహేంద్రయేత్యావృత తంవత్సవతిష్టంతేకశీర్షాణోదశ రశ్మిభిర్నభావృతం మహేంద్రయేత్యావృత పశ్చాత్ప్రాంచాతం వందియదుదేతి నిభాసతి రశ్మిభిర్నభావృతం మహేంద్రయేత్యావృత తస్యమానోదోర్గణస్తయేతి శక్త్యావృత రశ్మిభిర్నభావృతం మహేంద్రయేత్యావృత తస్యేన కోశావిష్టం భానవధాహితా స ప్రజాభ్యో విపశ్యతి యచ్చ ప్రాణతి యచ్చ న తమిదం నిగతం సహస్తయేకమృతేక ఏవ ఏతే అస్మిన్ దేవాయేకమృతో భవంతి కీర్తిష్ట యశష్టాంభశ్చ నభశ్చ బ్రాహ్మణవచ్చ సంచాన్నం చాన్నాద్యం చ యేతం దేవమేకమృతం వేద న ద్వితీయో న తృతీయశ చతుర్థో నాప్యుచ్యతే యేతం దేవమేకమృతం వేద న పంచమో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే యేతం దేవమేకమృతం వేద నాష్టయమో నవమో దశమో నాప్యుచ్యతే యేతం దేవమేకమృతం వేద సర్వస్మై విపశ్యతి యచ్చ ప్రాణతి యచ్చ న యేతం దేవమేకమృతం వేద తమిదం నిగతం సహస్రేషేకమృతేక ఏవ యేతం దేవమేకమృతం వేద సర్వే అస్మిన్ దేవాయేకమృతో భవంతి యేతం దేవమేకమృతం వేద బ్రహ్మచ తమశ్చ కీర్తిష్ట యశష్టాంభశ్చ నభశ్చ బ్రాహ్మణవచ్చ సంతాన్నం చాన్నాద్యం చ యేతం దేవమేకమృతం వేద భూతం చ భవ్యం చ శ్రద్ధా చ రుచిశ్చ స్వర్గశ్చ స్వధార యేతం దేవమేకమృతం వేద స ఏవ మృత్యు సో అమృతం సోభ్వాంసరక్ష సరుద్రోమసుమర్వసుదే నమో భాగేమో సంహీత తస్యే సర్వే జాతవయుపప్రశిషమాసతే తస్యామో సర్వానక్షత్రావశే చంద్రవశాస స వా అన్నో జాయత తస్మాదహరజాయత సవైరాత్ర్యాజాయత తస్మాద్ధాత్రీరజాయత స వా అంతరిక్షాజాయత తస్మాదంతరిక్షమజాయత స వై వాయోరజాయత తస్మాద్వాయురజాయత స వై దివోజాయత తస్మాద్యౌరధ్యజాయత స వై దిగ్భ్రోజాయత తస్మాద్దిశోజాయంత స వై భూమేరజాయత తస్మాద్భూమిరజాయత స వా అగ్నేరజాయత తస్మాదగ్నిరజాయత స వా అభ్యోజాయత తస్మాదాపోజాయంత స వాగ్భ్యోజాయత తస్మాజోజాయంత స వై యజ్ఞాజాయత తస్మాజ్ఞోజాయత స యజ్ఞస్తస్య యజ్ఞస్య యజ్ఞస్య శిరస్కృతం సస్తరేషవిద్యోదతే సము అస్మానమస్యతి పాపాయ వా భద్రాయ వా పురుషాయ అసూరాయ వా యద్వాశోషధీర్యద్వర్షసి భద్రజాయద్వాజన్యమవీవృధ తావాస్తేమవం మహిమోతే తన్వశతం ఉపోదేవద్వే మద్గానిజదివాదిర్యద్భుతం భూయానింద్రో న పురాద్ భూయానింద్రాది మృత్యుభ్యః భూయాదిస్తాది విభో ప్రభోరి స్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాన్యేన ఇష తేజస బ్రాహ్మణవజ్రసేన అంభో అమో మహస్తహరి కోపాస్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాన్యేన ఇష తేజస బ్రాహ్మణవజ్రసేన అంభో అరుణం రజతం రజస్సహరి కోపాస్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాద్యేన ఇష తేజస బ్రాహ్మణవజ్రసేన ఉరు ప్రశస్సుభోర్భువరిస్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాన్యేన ఇష తేజస బ్రాహ్మణవజ్రసేన ప్రదోమరోగ్యలోకరిస్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాన్యేన ఇష తేజస బ్రాహ్మణవజ్రసేన భవద్సుస్తయ్యద్రసురాయద్రసురిస్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాద్యేన ఇష తేజస బ్రాహ్మణవజ్రసేన ఇతి త్రయోదశం కాండం సమాప్తం. అథ చతుర్దశం కాండం. ఓం సత్యేనోత్ర భూమిః సూర్యేణోత్తరభిధాత్యాహృదేనాదిత్యాస్తిష్ఠంతి దివిశో అధిశ్రుతః సోమేనాదిత్యా బలినః సోమేన పృథివీమహి అరో నక్షత్రాణామేషాముపస్థే సోమ ఆహీనః సోమం మన్యదేవ వివాంజన్నం వింశంతోషధిం సోమయ్యం బ్రహ్మాణో విదుర్మదస్యాశ్నాదివార్థీవ యత్వా సోమ ప్రవిదంది తదాప్యాయసే పునః వాయః సోమస్య రక్షితా సమానాం మాసాదిరి ఆచద్వేధానే సోమరక్షిత రావుణామిచ్చిరేష్ణాదిపార్థీవ చిత్తీరావరగాణం చక్షూరాభ్యంజనం ద్యోర్భూమి కోశ ఆసేద్యదయా సూర్యాపతి రయీభ్యాసీదృదే నారాశంసేల్యోచని సూర్యాయా భద్రలింగాసోనాశీతి పరిష్కృత స్తోమా ఆసన్ ప్రతిఫల కురీరం ఛందోపద సూర్యాయా అశ్విరాగిరాసీత్పురోదేవ సోమోవదోజురాభవదశ్విరాస్తాపుభావరా సూర్యాయత్పత్తేషం సంతే మనసా సమితాదరతాద్ మనో అస్యాల ఆసేద్యోరాసీర్వర్చరి శుక్రామణ్యాత్సూర్యాపతి ఋక్సామాభ్యాహిత భావోతామనావైతా శ్రోత్రే చక్రేయాస్తాంశాచర జుదీతే చక్రేయాక్షాహర అనోమన స్వయం ప్రజతీపతి సూర్యాయత ప్రాగాత్సమితాయమసృజత్ మగాసూహన్యంతే ఫల్గూలిష్యే యశ్వినా పృచ్చమానావయా సంతచక్రేణ వహతం సూర్యాయా వైకం చక్రం వామాసేత్పదేష్టాయతస్తత్ యదయాతం శుభస్పతీయమేయం సూర్యాముప విశ్వే దేవానుతద్వామజానం పుత్రః పితరమవీతభూషా వేతే చక్రే సూర్యే బ్రహ్మాణతథావీదు అనైకం చక్రైయద్వాతదద్ధాతరీద్వేదు అయ్యమనం యజామహే సుబంధుం ప్రతివేదనం పూర్వారుతమే బంధనాత్రేతోముదాహ వేదోముదాముత సుభద్రామముతస్కరం యథేయమింద్రమిభ్యః సుపుత్రా సుభగా సరి ృతస్యోనో సుకృతస్యోకేనం రే అస్సు సహసం ఫలాయై బలస్తేతోరస్తా ప్రవాహతాం గృహాన్ గచ్చ గృహవత్ని యథాదో వశిరేత్వం విదధమాదాసి ఇహ ప్రియం ప్రజాయై దేశమధ్యతామస్మిన్ గృహే గార్హపత్యాయ జాగృహి ఏనాపత్యా తన్వా ఆం సంస్పృశస్వరాజేవ్రీదాసి ఇహేవస్తం మావియోస్తం విశ్వమాదర్వ్యశ్నుతం క్రీడంతో పుత్రేర్నత్రే ధర్మోదయమానో స్వస్థకౌ పూర్వాపరంచరతో మాయలేతో శిశో క్రీడంతో పరీరాతోర్నవం విశ్వాన్యో భువనా విచష్టరతోరణ్యో విదహజ్జాయనవాహ నవో నవో భవతి జాయమానోన్నాహం కేతుర్దశాః వేష్యగ్రం భాగం దేవేభ్యో విదధాస్యాయం ప్రజంద్రమస్తిరసే దీర్ఘమాయుః పరాయేహి రాముల్యం బ్రహ్మభ్యో విభజావసో ప్రత్యైషా పద్మతీ భూత్వా జాయామీషతే పతిం నీలోహితం భవతి కృత్యా భక్తిర్వ్యజ్యతే ఏషం దేశ్యా జ్ఞాతజః పతిర్బంధేషో బధ్యతే అశ్లీలాతనోర్భవతిరుషతీయాపయాముయాస్వమంగమభ్యోన్ముతే ఆశసనం విశసనమథో అధివికర్తనం సూర్యాయా పశ్య రూపాణి తాన బ్రహ్మాదసంహరి దృష్టమేతత్కటూకమేహోష్టమద్విషమన్నైతదత్తరే సూర్యాయో బ్రహ్మాధూమర్హతి చైత్రోరం భాగే బ్రహ్మావాసస్సు మంగళం ప్రాయశ్చిత్తేన జాయాదరిష్యతి దివంభగం సంభరణం సమర్థవృతం వదం ప్రావృతో బ్రహ్మణస్పతే పతిమస్తారు సంభలో వదసువాచ వేత ఇహేతాసన పరోగమాధేవం గాహార ప్రజయాధ శుభైయే స్వామవచ్చతో విశ్వే దేవాక్రన్నిహమోనాహంసి ఇమంగాహార ప్రజా సంవేశాచార్యం దేవానాం నవీనాతి భాగాన్ అస్మై పూషా మరుతశ్చ సర్వే అస్మై భో ధాత సవితాసో వాది అనక్షరజవః సంతు పంథా నోజేభిః సఖా యోజంతి నోవరేయం సంభగేన సమదీయం నాసంభాత సృజతుమచ్చో అక్షేషురాయాంచీరం యర్గోష్స్విరావచ్చస్తే మాం వచ్చ సావతం ఏడ మహానఘ్యాశ్వేనాదేన వాసురా జేనాక్షాభ్యంతరేమాం వచ్చ సావతం ఆంతర్యం నిప్రాశీలభ్యయో అపాన్నపాన్మధూమతీయోధాయాభిందో వృధే వీర్యామహం సంతం గ్రాభంత నోదూషిపోహామి యో భద్రోదనస్తముదయామి ఆస్యే బ్రాహ్మణాస్తవీరీరంగేరుదం పాపా అయ్యం నో అగ్నిం పర్యేతుపోషంప్రతీక్షంతే శ్వశూరో దేవరశ్చ ఛంతే హిరణ్యం శమో సంపాపష్టం మేర్భావతు సంయుగస్య తద్వా ఛంతః పశ్యతవో మిత్రా భవంతు సముపత్యా తన్వా సంస్పృశస్వ క్షేరస్యుగస్యతగ్రతోపాలాంగత్రిష్ణోర్వాణోర్యపదం ఆశాసానాసౌమన సంపద సౌభాగ్యం వయమ్ పద్యోనోరథా భూత్వా సంనష్య స్వామతాయకం యథాసింహం నదీనాం సామ్రాజ్యం సుశుభే వృషా ఏవాత్మ సమ్రాజ్యేధివచ్చురస్తం పరేత్యా సమ్రాజ్యే విశ్వశూరేషు సమ్రాజ్యుతరేషు ధనాన్వస్తమ్రాజ్యే సమ్రాజ్యుతశ్వశ్వాదేవీరేదంతాస్తాజనసేతం జాయంతాయుష్మదీదం పరీధత్వమాసాః జీవం రోదంతేరం దీర్ఘ్రామీరామం పితృభ్యోజయిదం సేమేభ్యో జనలే పరిష్వజే శోరం ధ్రువం ప్రజాయే ధారయామి దేవ్యా పృథివ్యా ఉపస్థే తమాతిష్టానుమాన్యా సువర్త్యా దీర్ఘంతాయ సమితాలేణోతు ఏరాజ్ఞిరస్య భూమ్యా హస్తం దగ్రాహదక్షిణం గృహామి హస్తం మాప్యచిష్టావయా సహ ప్రజయా చ ధనేన దేవస్తే సమిత హస్తం గృహ్ణాతు సోమో రాజా సుప్రజం కృణోతు అగ్నిశుభగాం జాతవేదా పత్యే పత్నీ జరదష్టిం కృణోతు గృహ్ణామి దేశం మయా పత్యా జరదష్ట్యయసా భగో అర్యమాస పితాపురం ధర్మయ్యం పత్యాయ దేవా భగస్తే హస్తమంగ్రహీత్ సవితా హస్తమంగ్రహీత్ పత్నీ త్వమాది ధర్మణాహం గృహపాదిస్తవామస్తపోష్యామ్యం తారాస్మరీ మయా పత్యా ప్రజావతి సంజీవ శరదశరం ప్రష్టావాసాచ్యుభేకం బృహస్పతే ప్రాచిరాగవీనా ీం సమిత భగశ్చ సూర్యామివైరత్తాం ప్రజయా ఇంద్రాగ్నేవా పృథివీమాష్వామిత్రరుణా భగో అశ్వినోభాస్పతిర్మరుద బ్రహ్మయోమరిమాం నారీం ప్రజయా వర్ధయంతో బృహస్పతి ప్రథమ సూర్యాయ శేషేషాల్వయత్ ఏదేవామశ్వినా నారీం పత్యే సంశోభయామసి ఇదంతద్రోపయ్యదవస్తోషాజాజ్ఞాసే మనసాచరంతి తామన్మద్విష్యేతకీభిర్నవగ్మైః కరిమాన్ బింబాన్ విచరచత్రయపాశాన్ అహం విశ్యామీమయి రూపమస్యావేదరిపశ్చన్మనసః కురారం నస్తే మన్యమనసోదముచ్చే స్వయం శ్రద్ధారో వరుణస్య పాశాన్ రక్తాముంచామి వరుణస్య పాశాత్యేనత్వాబద్ధాత్ సవితా సుషేవా వరుణ్ లోకం సుగమత్రే మన్హాహం కృణోమి తుభ్యం సహ పత్నీ వసు ఉచ్యచ్ఛద్ధమవ రక్షోహనాథే మాం నారీం సుకృతే దధాత దాతావే పశ్చిత్పతిమస్తిమగో రాజా పురేత ప్రజానన్ భయస్తదక్షరాం భయస్తదక్షరత్తాయుష్పరాలి వృష్టా వివేద మధ్యతో నోద్ధాన్ సానో అస్త సుమంగళి సుఖిం సుఖం బ్రహతం విశ్వలోకం హిరణ్యవర్ణం సుమృతం సుచక్రం అమృతస్య లోకం శోరం పదిభ్యోహతం కృణత్వం అభ్రాతిఘ్నేం వరుణాపశుఘ్నేం బృహస్పతే ఇంద్రాపతిఘ్నేం పుత్రిణేవాస్మభ్యం సవితర్వ మాయం శిష్టం కుమార్యా ఆం స్థూణే దేవకృదేపథి శారాయ దేవ్యాద్వారం శోరం కృణోవశోపథం బ్రహ్మాపారం యజ్ఞనాం బ్రహ్మపూర్వం బ్రహ్మాంతరామధ్యయో బ్రహ్మ సర్వతః అనాద్యాం దేవ పురాం ప్రపద్య శివాశ్వనాపతి లోకే విరాజ తభ్యమగ్రే వర్యహం సూర్యాం బ్రహతునాస సరస్పతిభ్యో జాయాగ్రే ప్రజాస దీర్ఘాయోరీవాదిహర శరం సోమస్య ప్రథమం గంధర్వస్తే బృహస్పతి ద్వితీయో అన్యష్టే పతిస్తురీయస్తే మనుష్యజాః సోమాదద్గంధర్వాయ గంధర్వోదద్గదే వరించ పుత్రాంశాదలగ్యం సుమర్వాహోన్యశ్వినాహృత్సుకామాహరంసత అహోతం గోపామిథునా శోభస్పతి ప్రియాయ్యా అశీమహి స్వామన్వ్రతానామశివేన రయింభేరంభచస్యం సుఖం తీర్థం స ప్రమాణం శోభస్పతి స్థానం ప్రతిష్టాపదర్మతిహతంక్షేత్రజాంభ్యేక్షంతు రక్షం బంధావృక్షాపుసుగంసత్వాహనం యస్మిన్నేరోదరిష్యత్యన్యేషామిందదేవస ఇదం సుమే నరశ్రుతయశ్నుతం ధర్వాప్సరసశ్చ దేవీరేషు వారస్పత్యేషు దేధీనశ్చ శోరాస్తే అస్తే వద్భ్రీభవంతు మాహింసమాహనం దేవద్భ్రశ్చంద్రం వాహతుయక్ష్మాయంతి జరాం పునస్తాన్యజ్ఞయా దేవాలయంతు జరాదాః మావేదం పరిపంథిరోజాసేదంతి దంపతే సుగేన దుర్గమదే రామపద్ధాంతరాదయ శంకాదయాతం బ్రహ్మణ గృహేరణ చక్షుషా విక్రియేణ పర్యాద్ధం విశ్వరో మయ్యదస్తి చోరామతిభ్యస్ సవితాత్రేణోదు శివానారీరవస్త్రమాగం లిమం భాతా లోకమస్తేదీదేశ అశ్విరాభా ప్రజాపతి ప్రజలా వర్ధయంతో ఆత్మన్మత్యుర్వరాజమాగం తస్యాం నవపద బీజమస్యాం సర్వప్రజాం జరయత్రక్షణాభ్యాభిర్భరీ దుర్ఘవేషభస్య రేతాః ప్రతిష్ఠ విరారాశి విష్ణోరివేష సరస్వతి శనీవాలి ప్రజాయతాం భగస్య సుమహతా వాసత్ ఉద్దవోర్మిషమ్యాంతాపోయోక్తాముంచద బాలుష్కృతేరాజ్ఞాశోరమాగతాగ్మాసుదేవాహేభ్యీరేవిమాసంతైమహారా అదే విజ్ఞవాదిభై శివామశుభ్య సృజమాసువర్చా ప్రజాపతిమాదేవమగ్నిం కాయపత్యం సఫలయా ఉత్తిష్టేదీమానా అహం అవిభోష్ శూన్యైషేణోత్తిష్టారాదేహరం స్థానాగ్నిం మధోరియం అథాస్మద్భ్యస్త నమస్కరు శర్మేనమాస్తే ప్రజాయమతాసంబల్బాయోవస్త్రిణీతన తదారో ప్రజా కన్యా విందతే పతి ఉమస్త్రిణీబల్బాయమీతే భద్రాష్యత ప్రయాణమగ్నిం సమర్యత ఆరోహర్మోపశీలాగ్నిమేష దేవోహం నిరక్షాం శిలర్వా ఇహ ప్రజాంజనపత్యే అస్మై సుజ్యేష్టమత్పుత్రస్తరేణ వితిష్టంతాం మాతురస్య ఉపస్థాన్మానారోహా పశవో జాయమానాః సుమంగళేవసీ దేవమగ్నిం సంపత్తి ప్రదీభూదేహ దేవాన్ సుమంగళే ప్రతరణీ విధానాం సుషేవాపత్యేష్టసూరాయ శంభోః శోనాశ్వశ్వే ప్రజిహాన్ విషేవాన్ శోనాభవశ్వశూరేభ్యః శోనాపత్యే గృహేభ్యః శోనాస్తి సర్వస్తి విషే శోనా పుష్టాలీషాంభ సుమంగళీజం వధోరిమాం సమేత పశ్యేత సౌభాగ్యమస్తిభాగ్యేర్భాగ్యోహరీరీ పర్చోన్మాశేషం దత్తరాష్ట్రం విపరేతన రుక్మ ప్రస్తారణం మహ్యం విశ్వాణిర్భ్రతం ఆరోహత్సూర్యాసావిత్రీర్హతే సౌభాగాయకరం ఆరోహరం సుమనస్య మానేహ ప్రజాంజపత్యే అస్మై ఇంద్రాణీల సుబుధాధ్యమానా జ్యోతిరగ్రాపుషద ప్రతిజాగరాసి దేవాగ్రేణ్యే పద్యంత పత్నే సమస్పృశంత తన్వస్తమోభిః సూర్యేవనాలి ఈశ్వరో పావహిత్వా ప్రజాపతి పత్యా సంభావేహ ఉత్తిష్టేతో విశ్వామసో నమసే రామహేత్వామిక్షమిషదం సరే భాగో జనుషా తస్య విద్ధి అక్షరసమాదం వదంతి హవిర్భావంతరాశూర్యం దాస్తే చైత్రమభిరా పరే హి నమస్తే గంధర్వర్వా శృణోమి నమో గంధర్వస్య నమసే నమో భావాయ చక్షుషే జన్మ విశ్వాలతో బ్రహ్మణాదే నమోభిజాయాక్షరద పరేహి కాయావజం సుమనసస్యావోదితోగం ధర్మమావీవృతామ పరం సదేవ పరమం సదస్తమయం మయత్ర ప్రతిరంత ఆయుః స్వంపీతరావృద్ధేజుచేతాం మాతా పితా చ ఏతసోభవాసః మయ్యరివయోషామధీరోహైనాం ప్రజానం గ్రహ్వాధామిహ పశ్యతం వయమ్ శివత మామేరయ స్వయస్యాం బీజం మనుష్యాన్ని యాన ఊరూ సరీ విశ్వయాజస్యాసంత ప్రహరేమేవా ఆరోహోర్వాజస్వహస్తం వరిషయస్వజాం స్వమనస్య మాన ప్రజాం గణ్వాచామిహవోదమానో దీర్ఘం వామానుసహితారేణో ఆవాహం ప్రజాంజనయత ప్రజాపాదిరహోరాత్రాభ్యాం సమానత్వయమా అదుర్మంగళే వైలోకమావీషేమం షన్నో భవద్దివదేశం చతుష్పదే దేవైర్దత్తం మనోనాశాకమేతద్వాధూయం వాసో బద్ధశ్చ వస్త్రం యో బ్రహ్మణే జగతుషేదరాదిశయద్రక్షాం చతుల్పాలిహంతి జన్మే దత్తో బ్రహ్మ భాగం వాధూయోర్వాధూయం వాసో బద్ధశ్చ వస్త్రం యో బ్రహ్మణే నమన్యమానౌ బృహస్పతే సాగమింద్రశ్చ కర్తం శోరాజ్యోరేరధిబుధ్యమానో హసాముదౌ మహర్షామోదరమానౌ సుగోసు గృహోదరాథో దీవాకుషతో విభాతి ఉదాగాం జీవా విభాతి ఆండాత్మత్రీయాక్షేశ్వరమాదేనస్పరి శుంభరీద్యా పృథివీ అంగీకుండే మహిమ్రదే ఆవ సప్తే స్థానోంచంతం భాగ సూర్యాయీ దేవేభ్యో మిత్రాయ వరుణాయ చ ే భూత్య ప్రజేరస్తేభ్యమాకరన్నవాషక పురాజత్వభ్య ఆదృతా సంధాతా సంధ్యం మఘవా పురోవసం నిష్కర్తా విక్రూతం పునః అపాస్మత్తమగుచ్చురీరం విషంగముతలోహీతంజత్ నిర్దహణీయాపేషాత్యా ఆస్మిందాం స్థానావధ్యాసామి ప్రత్యాపవాసేయామన్తోరాజ్యోవరుణశ్చ పాశాద్ధయోజాసమృద్ధయోజాస్మిస్థానావధి సాధయామి యామే ప్రియతమాతమో సామే విభాజ వాస సహ తస్యాగ్రే త్వంబరస్పదే దేవిం క్రీష్మవయం రీషామ యే అంతాయామదే స్తుచోయోదయే చంతవ వాసోయత్పత్నిషదే కన్యలా ఇవాత్మీలోకాత్మీయే అవదే క్షామ శిక్షత స్వాహా బృహస్పతినావశిష్టాం విశ్వే దేవాధారయన్ వర్చోదోష ప్రవిష్టం యత్తే నేవాం సంశ్రేయామసి బృహస్పతినావశిష్టాం విశ్వే దేవాధారయన్ తేజోదోష ప్రవిష్టం యత్తే నేవాం సంశ్రేయామసి బృహస్పతినావశిష్టాం విశ్వే దేవాధారయన్ భవదోష ప్రవిష్టో యస్తే దేవాం సంశ్రేయామసి బృహస్పతినావశిష్టాం విశ్వే దేవాధారయన్ యజోదోష ప్రవిష్టం యత్తే నేవాం సంశ్రేయామసి బృహస్పతినావశిష్టాం విశ్వే దేవాధారయన్ వయోదోష ప్రవిష్టం యస్తే నేవాం సంశ్రేయామసి బృహస్పతినావశిష్టాం విశ్వే దేవాధారయన్ రసోదోష ప్రవిష్టో యస్తే నేవాం సంశ్రేయామసి యది మే కేశిలో జనా గృహేదే సమనర్తిషో రోదేన కృణ్వంతో ఘన్ అగ్నిష్టా తస్మాదేన సస్వమితాదప్రముంచతాం యదీయం దూహితాధారియే శరోదగృహే రోదేన కృణ్వత్యాహారం అగ్నిష్టా తస్మాదేన సస్వమితాదప్రముంచతాం యజ్ఞామయో యజ్ఞో వదయో గృహేదే సమనర్తిషో రోదేన కృణ్వతి అఘం అగ్నిష్టా తస్మాదేన సస్వమితాదప్రముంచతాం యత్రే ప్రజాయా పశుర్యజ్ఞా గృహేషు నిష్ఠితమఘగద్భిరఘం గతం అగ్నిష్టా తస్మాదేన సస్వమితాదప్రముంచతాం ఇయం నార్యమగ్రోహే పూలాన్యామపంతికా దీర్ఘాయోరస్తోజీవాదిశరం ఇహేమాదిందోదచక్రవాకేవరదంబరీ ప్రజలైనో స్వస్థయో విశ్వమాయుర్వ్యుదా సంజామోపధానేయమాపమాశరే కృతం ఇలాహే కృత్యాయ్యాచకృతాస్నానేతాన్నిరద్భసి యద్దుష్కృతం యక్షమానం వివాహే వాషతౌ చ యత్ తత్సంభరస్య సంభలే విద్మహే దురితం భయం సంభలే మలం సాధయిత్వాకం భలే దూరితం భయం అహోయజ్ఞయా శుద్ధా ప్రణయాయోరాయ కృత్రిమ కంకరదర్శనరణ్యేషాశ్చేశ్చమ్మరణీరణ్యం లిఖాద్ అంగారంగాద్వయమస్యాపరయం నిలభతి తన్మా ప్రావృహేం మోద దేవాం దివం మా ప్రావ దుర్వా ఆంతరిక్షం అపోమా ప్రాపన్మల మేనదగ్నేయమం మా ప్రాపత్రిత్రిం శర్వాణ సంతానక్యా విపయదా పృథివ్యా సంతానక్యా విపయ సౌరధీనా సంతానక్యా విప్రజయాధలే రసాలం నద్ధాతమహేవాజమేవం అవమావస్మిషాత్మసామాహమస్మిగ్రమ్యవహం ప్రేథివీత్వం తాభిహసంభావ ప్రజామాజరయావహై జయంతి నావగ్రహ పుత్రియంతి సుదానవః అరిష్టా సూదరే వై బృహతే వాజసాదరే ఏ పితరోధూదర్షా ఇమం మాహతమాగమం తే అస్సీ మధ్యే సంవత్నే ప్రజాచర్మ యచ్ఛంతో ఏదం పూర్వాగం గదనాయమానా ప్రజామస్తే ద్రవీణం చేహ దత్వా తాం తస్యానుబంధా విరాడిజం సుప్రజాచ్యదేహీర ప్రబుద్ధ్యస్వ సుభుధా బుద్ధ్యమానా దీర్ఘాయుత్వాయ శరదాహారదాయ దృఢాం గచ్ఛ ఋషపత్నీయదాసో దీర్ఘం తాయుః సవితార్నివాసో ఇది చతుర్దశం కాండం సమాప్తం.